కృష్ణయజుర్వేదే క్రమపాఠే షష్ఠకాండే తృతీయ ప్రశ్న ప్రారంభ. ఉపరి ప్రతిజోని యోనిర్వై యజ్ఞస్య యజ్ఞస్య చాత్వారం చాత్వారం యజ్ఞస్య యజ్ఞస్య శ్రయోనిత్వాజ శ్రయోనిత్వాజ దేవాః శ్రయోనిత్వాజే శ్రయోనిత్వాజ దేవా వై యజ్ఞం యజ్ఞం పరాహ పరాజయంత జయంతరం తమాగ్నిధాత్ ఆగ్నిధా పునః ఆగ్నిధావిద్యాగ్నిధాత్ పునరప అపాజయన్ అజయన్ేతద్వైజ్ఞాపరాజితం అపరాజితయుద్ అపరాజితమిపరాజితంగ్నిధ్వం ఆగ్నిధ్వంగిత్ ఆగ్నిధ్వమిగ్నిధ్వం ఇదాగ్నిధా ఆగ్నిధాభిష్యాన్ ఆగ్నిధావిత్యాగ్నిధ్రాత్ ధిష్ణ్యాన్ విహరతి విహరతి యత్ విహరతి విహరతి ఇదేవ ఏదయజ్ఞస్య యజ్ఞస్యాపరాజితం అపరాజితం తత అపరాజితమిపరాజితం తథైనం పునః పునః సమతే సమతే పరాజిత్య పరాజిత్యేవ పరాజిత్యేది పరాజిత్య ఇవ ఖలు ఖలు బహిష్పమానం బహిష్పమానం సర్పంది బహిష్పమానమిది బహిర్పమానం సర్పంది బహిష్పమానే బహిష్పమానే సుతే బహిష్పమాన ఇది బహిర్పమానే సుత ఆహ ఆహాగ్ని అగ్ని అగ్నీన్ అగ్ని విత్యగ్ని అగ్నీన్ విహ హర బరిహిస్తృణాహి స్థృణాహి ప్రోడాశాన్ ప్రోడాశాకు అలం అలం గురు కృభితి ఇది యజ్ఞం యజ్ఞమేవ ఏవాపజిత్య అభజిత్య పునః అభజిత్యేత్యపజిత్య పునస్తన్వానాః తన్వానాయంతి యంత్యంగారై అంగారైర్ద్వే ద్వే సవనే ద్వే ఇది ద్వే సవనే సవనే ఇది సవనే విహరతి హరతి శలాకాభి శలాకాభిస్తృతీయం తృతీయకం సశుక్రత్వాయ సశుక్రత్వాయాసో సశుక్రత్వాయేతి సశుక్రత్వాయ అథోసం అథో ఇద్దసో సంభరతి భరత్యేవ ఏవైనత్ ఏనధిష్ణ్యాః ధిష్ణ్యా వై వా అముష్మిన్ అముష్మిన్ లోకే లోకే సోమం సోమనరక్షన్ రక్షంతేభ్యః తేభ్యో హి అధి సోమం సోమా ఆహరన్ అహరంతం తమన్వవాజన్ అన్వవాజంతం అన్వవాజన్నిత్యను అవాజన్ తం పరి పర్యవిశన్ అవిశనయ ఏం ఏం వేద వేద విందతే విందతే పరివేష్టారం పరివేష్టారం తే పరివేష్టారమితి పరివేష్టారం తే సోమవీథేన సోమవీథేన వి సోమవీథేనేతి సోమవీథేన యా ఆర్ధ్యంత ఆర్ధ్యంతతే తే దేవేషు దేవేషు సోమవీథం సోమవీథమైచ్ఛంత సోమవీథమితి సోమవీథం ఐచ్ఛందాన్ తాం దేవాః దేవా అబ్రువన్ అబ్రువన్ ద్వే ద్వే ద్వే నామని ద్వే ద్వే ద్వే ద్వే నామని గురుధ్వం నామని ఇది నామని గురుధ్వమథ అథ ప్రవా వాప్స్యథ ఆప్స్యథన నవా వేతి ఇత్యగ్నయ అగ్నిగో వై వాథ అథ ధిష్ణ్యా ధిష్ణ్యా తస్మాద్ తస్మాద్వినామా వినామా బ్రాహ్మణ విరామే విద్వీనామ బ్రాహ్మణోర్ధుర అర్ధురస్తా తేషాయ్యే ఏ నేరిష్టం నేరిష్టం పర్యవిశన్ పర్యవిశంతే పర్యవిశన్ని పరి అవిశన్ తే సోమవీథం సోమవీథం ప్ర సోమవీథమితి సోమావీథం ప్రాప్నవన్ ఆప్నవన్నాహవనీయ ఆహవనీయ ఆగ్నేధ్రీయ ఆహవనీయ ఇత్యాహవనీయ ఆగ్నేధ్రియో హోత్రీయ ఆగ్నేధ్రీయ ఇత్యాగ్నేధ్రీయ హోత్రీయో మార్జాలీయ మార్జాలీయస్తస్మాద్ తస్మాత్తేషు తేషు జుహ్వరి జుహ్వత్యతిహాయ అతిహాయ వషత్ అతిహాయత్యతిహాయ వషక్కరోతి కరోతి హేతే ఏతే సోమవీతేన సోమవీతేనాభ్యంత సోమవీతేనేతి సోమవీతేన ఆర్ధ్యంత దేవాః దేవా వై వయ్యాః యా ప్రాచీః ప్రాచీరాహుతీః ఆహుతీరజుహవుః ఆహుతీరిత్యాహుతీః అజుహవర్యే యే పురస్తాద్ పురస్తాదసురాః అసురా ఆసన్ ఆసంతాన్ తాగస్తాభిః తాభిస్ప్ర ప్రాణునంద అనునందయాః యా ప్రతీచీః ప్రతీచీర్యే యే పశ్చాద్ పశ్చాదసురాః అసురా ఆసన్ ఆసంతాన్ తాగస్తాభిః తాభిరప అపానుదంత అనుదంత ప్రాచీరీ ప్రాచీరణ్యా అన్యా ఆహుతయ ఆహుతయో హూయందే ఆహుతయ్యాహుతయ హూయందే ప్రత్యంగాసీన ఆసీనోధిష్ణియాన్ ధిష్ణియాన్ వ్యాఘారయతి వ్యాఘారయతి పశ్చాత్ వ్యాఘారయతీతి వ్యాఘారయతి పశ్చాచ్చ చైవ ఏవ పురస్తాద్ పురస్తాచ్చ యజమాన యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ప్రణదతే ఉదతే తస్మాద్ తస్మాద్ప్రాజీ ప్రాజీ ప్రజా ప్రజా ప్రజాది ప్రజా ప్రవీయంతే వీయంతే ప్రతీశీ ప్రతీశీర్జాయంతే జాయంతే ప్రాణా ప్రాణా వై ప్రాణాది ప్రాణా ఏతేర్ధిష్ణయాష్ణిరాయద్ధర్యు అధ్వర్యు ప్రత్యం ప్రత్యంఘిష్ణయాన్ ధిష్ణయానతిసర్పేత్ అతిసర్పేత్ ప్రాణాన్ అతిసర్పేదిసర్పేత్ ప్రాణాన్ సమ్ ప్రాణాని ప్రాణాన్ సందర్శేత్ దర్శేత్ ప్రమాయుగ ప్రమాయుగ సద్ ప్రమాయుగైతి ప్రామాయుగ సన్నాభిర్వై పాషా యజ్ఞోతా ఓర్ధ ఓర్ధ ఖలు ఖలు వై వై నాభై నాభై ప్రాణ ప్రాణోవాన్ ప్రాణయతి ప్రాణ అవానపాన అపానోయత్ అపానైత్యపాన ఇదర్ధర్యు అర్ధర్యు ప్రత్యంగ్ ప్రత్యంగోతారం హోతారమతి సర్పేత్ అతిసర్పేదపానే అతిసర్పేదిత్యతి సర్పేత్ పానే ప్రాణం అపానైత్యపానే ప్రాణం దభ్యాత్ ప్రాణమితి ప్రాణం దభ్యాత్ ప్రమాయుగ ప్రమాయుగ సద్ ప్రమాయుగైతి ప్రామాయుగ సన్న నాధ్వర్యు అర్ధర్యుప ఉపకారేత్ రాజేద్వాగ్వీర్య వాగ్వీర్యో వై వాగ్వీర్యేది వాగ్వీర్య వాహర్ధ్వర్యు అర్ధ్వర్యుర్ధ్వర్యు అర్ధ్వర్యురుపగాయేత్ ఉపగాయేదుద్ఘాత్రే ఉపగాయేదిత్యుపగాయేత్ ఉద్ఘాత్రే వాచం ఉద్ఘాత్రేత్యుదాత్రే వాచపుంసం సంప్ర ప్రయచ్చేత్ యచ్చేదుపదాసుగా ఉపదాసుగాస్య ఉపదాసుయేచ్చురాదాసుగా అస్య వాగ్ వాక్ సద్ సద్బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినేది బ్రహ్మవాదిన వదంతిన నాసర్గస్థితే అసర్గస్థితే సోమే అసర్గస్థితైతి సంసిపే సోమే ధ్వర్యు అధ్వర్యు ప్రత్యంగ ప్రత్యంగ్ కథ సదోతి అతీయాద్ యాథ అథ కథ కథారాక్షిణాని దాక్షిణాని హోతు హోతుమేతి ఏతి యామ యామోహి హి సహ సదేషా తేషాం తస్మై తస్మాహ అహ దేవా దేవాయామం యామం వా వాజామం అయామం వా వాను అనుజ్ఞాస్యంతి జ్ఞాస్యంతీతి ఇత్యుత్తరేణ ఉత్తరేణాగ్నేయుద్ధం ఉత్తరేణేత్యుత్తరేణ ఆగ్నేయుద్ధం పరీత్య ఆగ్నేయుద్ధమిత్యాగ్నేయుద్ధం పరీత్య జుహోతి పరీత్యేతి పరీత్య జుహోతి దాక్షిణాని దాక్షిణాని ప్రాణాన్ ప్రాణాన్ సమ్ సహనాని ప్రాణాన్ సంకర్షి కర్షిణి న్యన్యే అన్యే ధిష్ణిరా ధిష్ణిరా ఉప్యందే ఉప్యందేన నాన్యే అన్యేయాన్ యాన్ నివపతి నివపతి తేన నివపతీతి నివపతి హేన తాన్ తాన్ ప్రీణాది ప్రీణాదియాన్ యాన్న న నివపతి నివపతి యత్ నివపతీతి నివపతి యదనుదిశతి అనుదిశతి తేన అనుదిశతీత్యనుదిశతి హేన తాన్ తాని తాన్ స్వర్గాయ వై స్వర్గాయేతి స్వహాగాయ వా ఏతాని ఏతాని లోకాయ లోకాయ భూయందే భూయందేత్ యద్వై సజ్జనాని వై సజ్జనాని ద్వాభ్యాం ద్వాభ్యాం గార్హవత్యే గార్హవత్యే జుహోతి గార్హవత్యేది గార్హవత్యే జుహోతి ద్విపాద్ ద్విపాద్యజమాన యజమాదవిద్విపాద్ యజమాన ప్రతిష్ఠితి ప్రతిష్ఠిత్యా ఆగ్నేయుధ్వే ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై ఆగ్నేయుధ్వే జుహోతి ఆగ్నేయుధ్వరిత్యాగ్నేయుధ్వే జుహోత్యంతరిక్షే అనంతరిక్ష ఏవా ఆక్రమతే క్రమదాహవనీయే ఆహవనీయే జుహోతి ఆహవనీయ్యాహవనీయే జుహోతి సువర్గం సువర్గమే సువర్గమితి సువహాగం ఏనం ఏనం లోకం లోకం గమయతి గమయతి దేవాన్ దేవాన్ వై వై సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం యత యతో రక్షాగుంసి రక్షాగస్తి విభాగం సన్ విభాగం సందే రే సోమేన సోమేన రాజ్ఞా తాజ్ఞారక్షాగుంసి రక్షాగస్య పహత్య అపహత్యాత్వం అపహత్యేత్యపహత్య అత్వమాత్మానం ఆత్మానం కృత్వా సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయన్ రక్ష రక్షసామనుపలాభాయ అనుపలాభాయాత్తః అనుపలాభాగేనుపాలాభాగ ఆత్త సోమ సోమో భవతిథ అథ వైసర్జనాని వైసర్జనాని రక్షసముపహత్యై అపహత్యై త్వం అపహత్యాపహత్యై తపం సోమ సోమ తనోగృభ్య తనోగృద్ధ్యై తనోగృద్ధ్యై తనోగృతేభ్య ఆహ తనోగృత్ తనోగృద్ధ్యై తనోగృతి తనోగృతేష ఏష ద్వేషోభ్య ద్వేషోభ్యోన్యకృతేభ్య ద్వేషోభ్యేతి ద్వేషాభ్య అన్యకృతేభ్యై అన్యకృతేభ్యేత్యన్యాకృతేభ్య ఇత్యాహ ఆహాన్యకృతాని అన్యకృతాని అన్యకృతానీత్యన్యాకృతాని హిరక్షాకంసి రక్షాకస్యలు పరిజంతా యంతాసి అసి వరోధం వరోధమిది ఇత్యాహ ఆభూరు పురుణ నస్కృతి కృతీతి ఇత్యాహ వామైతదేతదాహ ఆహృషాణ విషాణో అప్తు అప్తురాజ్యస్ ఆజ్యస్ వేదు వేత్రి ఇత్యాహ ఆహాప్తు అప్తుమేవ యజమానం యజమానం కృత్వాసువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాకం లోకం గమయతి గమయతి రక్షసాం రక్షసామనుపలాభాయ అనుపలాభాయ అనుపలాభాయేపలాభాయ ఆ సోమం సోమం దే ద ఆగ్రావుణ ద్రావుణ ఆవాయుద్యాని వాయుద్యా అన్యా ఆ ద్రోణకలశం ద్రోణకలశముత్ ద్రోణకలశమిది ద్రోణకలశం ఉత్పత్నీ పత్నీమా ఆనగంది నగంతిను అన్వనాగంసి అనాగంసి ప్రవర్తయంది వర్తయంది యావత్ యావదేవ ఏవాస్య అస్యాస్తి అస్తిదేన ఏన సహ సహ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమేతి ఏది నయవత్యా నయవత్యర్చా నయవత్యేది నయావృత్యా రిచాగ్నిధ్రే ఆగ్నిధ్రే జుహోది ఆగ్నిధ్రైత్యాగ్నిధ్రే జుహోది సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ేతి సువహాగస్ లోకస్ అభినీయిత్యై అభినీయిత్యై ద్రావుణ అభినీయిత్యాగ్రభీనీత్యై ద్రావుణో వాయుద్యాని వాయుద్యాని ద్రోణకలశం ద్రోణకలశమాగ్నిధ్రే ద్రోణకలశమిది ద్రోణకలశం ఆగ్నేయంధ్ర ఉప ఆగ్నేయంధ్రైత్యాగ్నేయంధ్రే ఉపవాసయతి వాసయతి విహిహ్యేనం ఏనం తైర్గృహతే గృహతేయత్ సహ సహోపవాసయేత్ ఉపవాసేదపవాజేత ఉపవాసేదిత్యుపవాసయేత్ అపవాజేత సౌమ్యా సౌమ్యర్చా రుచా ప్రపాదయతి పాదయతి స్వయా స్వయైవ ఏవైనం ఏనం దేవతయా దేవతయా ప్రపాదయతి పాదయత్యదిత్యాహ అదిత్యాసద సదోహి అస్యదిత్యాహ అదిత్యాసద సద ఆశీర శీలేతి ఇత్యాహ ఆహయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏవైతత్ ఏతద్యజమాన యజమానో వై వా ఏతస్య ఏతస్య పురా పురా గోప్త గోప్తా భవతి భవద్గేష ఏషవ భోదేవ దేవ సవిత సవిత సోమ సోమైతి ఇత్యాహ ఆహ ప్రతిప్రసూత సవితృప్రసూత ఏవ సవితృప్రసూత ఇది సవితృప్రసూత ఏవైనం ఏనం దేవతాభ్య దేవతాభ్యస్తం సంప ప్రయచ్చతి యచ్చేతత్ ఏతత్వం త్వం సోమ సోమదేవ దేవో దేవాన్ దేవానుత ఉపాగా రథా ఇత్యాహ ఆహ దేవ దేవో హి యేష సన్ సన్ దేవాన్ దేవానుపైతి ఉపైతీదం ఉపైతీత్యుపాయేతి ఇదమహం అహం మనుష్య మనుష్యో మనుష్యాన్ మనుష్యానిది ఇత్యాహ ఆహ మనుష్య మనుష్యో హి యేష సన్ సన్మనుష్యాన్ మనుష్యానుపైతి ఉపైతీయత్ ఉపైతీత్యుపాయేతి యదేతత్ ఏతద్యజు యజుర్న న బ్రూజాత్ బ్రూజాద ప్రజా అప్రజా పశు అప్రజా ఇత్యప్రజా అపశు యజమాన యజమాన సద్ సహ సహ ప్రజయా ప్రజయా సహ ప్రజేతి ప్రజయా సహ రాజ రాజస్పోషేణ పోషేణేతి ఇత్యాహ ఆహ ప్రజయా ప్రజయైవ ప్రజేతి ప్రజయా ఏవ పశుభిః పశుభిః సహ పశుభిరి పశుభిః సహేమం ఇమం లోకం లోకముపావర్తతే ఉపావర్తతే నమ ఉపావర్తతే ఇత్యుభా ఆవర్తతే నమో దేవేభ్య దేవేభ్యైతి ఇత్యాహ ఆహ నమస్కార నమస్కారో హి నమస్కార ఇది నమకార హి దేవానాహం దేవానాగ స్వధా స్వధా పితృభ్య స్వధేది స్వాధా పితృభ్యైతి పితృభ్యైతి పితృభ్య ఇత్యాహ ఆహ స్వధాకార సుధాకారో హి సుధాకార ఇది సుధాకార హి పితృణా పితృణామిదం ఇదమహం అహన్ని నిర్వరుణస్ వరుణస్ పాశాద్ పాశాది ఇత్యాహ ఆహరుణపాశాద్ వరుణపాశాదేవ వరుణపాశాది వరుణపాశాద్ ఏవని నిర్ముచ్యతే ముచ్యతే అగ్నే అగ్నే వ్రతపతే వ్రతపద ఆత్మన వ్రతపద ఇది వ్రతపతే ఆత్మన పూర్వా పూర్వాతనో తనోరాదేయ ఆదేయేతి ఆదేయేత్యాదేయ ఇత్యాహు ఆహుః కః కో హి తత్ తద్వేద వేదయత్ యద్వసీయాన్ వసీయాంశే శ్వే వశే వశే భూతే భూతే పునః పునర్వా వా దాది దాది న వేతి ఇది గ్రావాణ గ్రావాణో వై వై సోమస్య సోమస్య రాజ్ఞ రాజ్యో మలింద్రసేనా మలింద్రసేనాయ మలింద్రసేనేతి మలింద్రసేనా ఎదేవం ఏం విద్వాన్ విద్వాన్ రావణ రావణ ఆగ్నేయీధ్రే ఆగ్నేయీధ్ర ఉపవాసయతి ఆగ్నేయీధ్రిత్యాగ్నేయీధ్రే ఉపవాసయతి న ఉపవాసయతీత్యుపవాసయతి నైనం ఏనం మలింద్రసేనా మలింద్రసేనా విందతి మలింద్రసేనేతి మలింద్రసేనా విందతేతి విందతి వైష్ణవ్యర్చ యచా హుత్వా యూపం యూపమర్చ అర్చైతి ఏర్వైష్ణవ వైష్ణవో వై వై దేవతయా దేవతయా యూప యూపస్వయా సయైవ ఏవైనం ఏనం దేవతయా దేవతయార్చ అర్చైతి ఏత్యది అత్యన్యాన్ అన్యానగాన అగాన్న నాన్యాన్ అన్యానుప ఉపాగా అగామితి ఇత్యాహ ఆహాతి అతిన్యాన్ అన్యానేతి ఏతి నాన్యాన్ అన్యానుపైతి ఉపైత్యర్వాక్ ఉపైతీత్రిపాదేతి అర్వాక్వా పాపరై అరైరవిదం అవిదం పర పరోపరై అపరైరితి ఇత్యాహ ఆహార్వాక్ అర్వాఘి ఏనం ఏనం పరై పరైర్విందతి విందతి పర పరోపరై అవరైస్తం తంత్వా ద్వాదృషే ఋషే వైష్ణవం వైష్ణవం దేవయజ్యాలై దేవయజ్యాగాలి దేవయజ్యాగాలి దేవయజ్యాలై ఇయాహ ఆహ దేవయజ్యాలై దేవయజ్యాలై దేవయజ్యాగాలి దేవయజ్యాలై ఏనం ఏనం దృషతే దృషతే దేవ దేవస్వా వా సవిత సవితమధ్వా మధ్వానక్తు అనక్తి ఇత్యాహ ఆహ తేజస తేజస ఏవైనం ఏనమనక్తి అనక్తిషధే ఔషధే త్రాయస్వ త్రాయస్వైనం ఏనగ్స్వధితే సధితే మా సధిరైతి స్వాధితే మైనం ఏనగంభిగంసి ఇగంసీర్వి ఇత్యాహ ఆహ వజ్ర వజ్రో వై వై సభిరి స్వధితి శాంతి స్వధితి స్వాధి శాంతి స్వధితే స్వధితే వృక్షస్య స్వధితేరి స్వాధితే వృక్షస్య బిభ్యద బిభ్యద ప్రథమేన ప్రథమేన శకలేన శకలేన సహ సహ తేజ తేజస్పరా పరాపతి పదతి ప్రథమ ప్రథమ శకల శకల పరాపతేత్ పరాపతేత్తం పరాపతేరి పరాపతేత్ తమపి అప్యా ఆహరేర్ హరేత్ సతేజసం సతేజసమేవ సతేజసమితి సా తేజసం ఏనం ఏనమా ఆహరతి అరతీమే ఇమే వై వై లోకాయూపాత్ యూపాత్ ప్రయత ప్రయతో విభ్యతి ప్రయతైరి ప్రయత విభ్యతిరివం ఇవమగ్రేణ అగ్రేణ మా దేశీ ఏకీరంతరిక్షం అంతరిక్షం మధ్యేన మధ్యేన మా హిగుంసీ హిగుంసీరి ఇత్యాహ ఆహైభ్యవైనం ఏనం లోకేభ్యోకేభ్య శమయతి శమయతి వనస్పతే వనస్పతే శతవదశ శతవదశోవి శతవదశేతి శతవదశ విరోహ రోహేతి ఇత్యాభ్రశ్నే ఆభ్రశ్నే జుహోతి ఆభ్రశ్న ఇత్యాభ్రశ్నే జుహోతి తస్మాత్ తస్మాద్భ్రశ్నాద్ ఆభ్రశ్నాద్ వృక్షాణ ఆభ్రశ్నాదిత్యాభ్రశ్నాద్ వృక్షాణం భూయాగుంస భూయాగుంస ఉద ఉత్తిష్టంతి తిష్టంతి సహస్రవలుషా సహస్రవలుషాది సహస్రవలుషా ఇది సహస్రవలుషా వయమ్ వయగం బృహేమ బృహేమేతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తేనక్షసంగం అనక్షసంగం వృష్టేర్ అనక్షసంగమిత్యనక్షసంగం వృష్టేర్ యదక్షసంగం అక్షసంగం వృష్టేర్ అక్షసంగమిత్యక్షసంగం వృష్టేరుధైషం అధైషం యజమానస్ అధైషంకృతారీషం యజమానస్ ప్రమాయుగం ప్రమాయుగగ్గు సార్ ప్రమాయుగమిది ప్రమాయుగం సద్యం ఇం కామయేత కామయేత అప్రతిష్ఠిత అప్రతిష్ఠిత సద్ అప్రతిష్ఠిత్యప్రతిష్ఠిత సదిది ఇత్యారోహం ఆరోహం తస్మై ఆరోహమిత్యారోహం తస్మై వృష్టేర్ వృష్టేరేష ఏష వై వై వనస్పతీనా వనస్పతీనామప్రతిష్ఠిత అప్రతిష్ఠితోప్రతిష్ఠిత అప్రతిష్ఠిత్యప్రతిష్ఠిత అప్రతిష్ఠిత అప్రతిష్ఠిత్యప్రతిష్ఠిత ఏవతి భవతి ఇం కామయేత కామయేత పశు అపశు సద్ సదిది ఇత్యపర్ణం అపర్ణం తస్మై తస్మై శుష్కాగ్రం శుష్కాగ్రం దృశ్యేద్ శుష్కాగ్రమిది శుష్కాగ్రం దృశ్యేదేష ఏష వై వై వనస్పతీనా వనస్పతీనామపశవ్య అపశవ్యో పశు అపశురేవ ఏవతి భవదియం ఎం కామయేద కామయేద పశుమాన్ పశుమాన్ సద్ పశుమానిది పశుమాన్ సదితి బహుపర్ణం బహుపర్ణం తస్మై బహుపర్ణమిది బహుపర్ణం తస్మై బహుశాఖం బహుశాఖం దృశ్యేద్ బహుశాఖమిది బహుశాఖం దృశ్యేదేష ఏష వై వై వనస్పతీనా వనస్పతీనా పశవ్య అశవ్య పశుమాన్ పశుమానేవ పశుమానిది పశుమాన్ ఏవతి భవతి ప్రతిష్ఠితం ప్రతిష్ఠితం వృశ్చేద్ ప్రతిష్ఠితమిది ప్రతిష్ఠితం వృశ్చేద్ ప్రతిష్టాకామస్ ప్రతిష్టాకామస్యైష ప్రతిష్టాకామస్యేది ప్రతిష్టాకామస్ ఏష వై వై వనస్పతీనా వనస్పతీనా ప్రతిష్ఠిత ప్రతిష్ఠితో య ప్రతిష్ఠితమిది ప్రతిష్ఠిత యస్సమే సమే భూమ్యై భూమ్యై స్వాద్ స్వాద్యోనే యోనే రూఢ రూఢ ప్రతి ప్రత్యేవ ఏ తిష్టతి తిష్టతి ప్రత్యంగ ప్రత్యంగుపనద ఉపనదస్తం ఉపనదిపనద తమ్ దృష్టేద్ దృశ్యేత్ సహ సహి మేధం మేధమభి అభ్యుపనత ఉపనత పంచారగ్నిం ఉపనదిపనద పంచారగ్నిం తస్మై పంచారగ్నిది పంచారగ్నిం తస్మై దృశ్యేద్ దృశ్యేద్యం ఎం కామయేద కామయేతోప ఉపైనం ఏనముత్తర ఉత్తరో యజ్ఞ ఉత్తరయుచ్యుదోదర యజ్ఞో నమేద్ నమేది పంచాక్షర పంచాక్షర పంక్తి పంచాక్షరేది పంచాక్షర పంక్తి పాంగ పాంగో యజ్ఞ యజ్ఞోప ఉపైనం ఏనముత్తర ఉత్తరో యజ్ఞ ఉత్తరయుచ్యుదోదర యజ్ఞో నమలి నమలి షడరత్నిం షడరత్నిం ప్రతిష్టాకామస్ షడరత్నమిది షడరత్నిం ప్రతిష్టాకామస్ షడ్ ప్రతిష్టాకామస్యేది ప్రతిష్టాకామస్ షడ్వై వా ఋతవ ఋతవర్దుషు ఋతుష్వేవ ప్రతి ప్రతిష్టతి తిష్టతి సప్తారగ్నిం సప్తారగ్నిం పశుకామస్య సప్తారగ్నిమిది సప్తారగ్నిం పశుకామస్య సప్తపద పశుకామస్యేది పశుకామస్య సప్తపద శక్వరి సప్తపదేది సప్తపద శక్వరి పశవ పశవ శక్వరి శక్వరి పశూన్ పశూనేవ ఏవ అవరుంధే రుంధే నవారత్నిం నవారత్నిం తేజస్కామస్య నవారత్నిమిది నవారత్నిం తేజస్కామస్య ధృవదా తేజస్కామస్యేది తేజకామస్య ధృవదా స్తోమేన ధృదేవిత్రేవదా స్తోమేన సంవితం సమవితం తేజ సంవితమిది సంవితం తేజస్వృద్ ధృవత్తేజస్వీ ధృవదేవిత్రేవృద్ తేజస్వేవ ఏవతి భవత్యేకాదశారత్నిం ఏకాదశారత్నిమింద్రియకామస్య ఏకాదశారత్నిమిత్యేకాదశారత్నిం ఇంద్రియకామస్యైకాదశాక్షరా ఇంద్రియకామస్యేది ఇంద్రియకామస్య ఏకాదశాక్షరా ద్రష్టుక్ ఏకాదశాక్షరేద్యేకాదశాక్షర ద్రష్టుగింద్రియం ఇంద్రియం ద్రష్టుక్ ద్రష్టుగింద్రియాది ఇంద్రియాద్యేవ ఏవతి భవతి పంచదశారద్ధిం పంచదశారద్ధిం భ్రాతృవ్యవద పంచదశారద్ధిమిది పంచదశారద్ధిం భ్రాతృవ్యవద పంచదశ భ్రాతృవ్యవద ఇది భ్రాతృవ్యావద పంచదశో వజ్ర పంచదశ ఇది పంచదశ వజ్ర భ్రాతృవ్యాభిభోగ్యై భ్రాతృవ్యాభిభోగ్యై సప్తదశారద్ధి భ్రాతృవ్యాభిభోగ్యా ఇది భ్రాతృవ్యాభిభోగ్యై సప్తదశారద్ధిం ప్రజాకామస్య సప్తదశారద్ధిమిది సప్తదశారద్ధిం ప్రజాకామస్య సప్తదశ ప్రజాకామస్యేది ప్రజాకామస్య సప్తదశ ప్రజాపతి సప్తదశ ఇది సప్తదశ ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాప్తీ ప్రజాపతి ప్రజాపతే ఆప్యాక వింశత్యరత్నిం ఏక వింశత్యరత్నిం ప్రతిష్టాకామస్య ఏక వింశత్యరత్నిమిేక వింశతి అరత్నిం ప్రతిష్టాకామస్యేక వింశ ప్రతిష్టాకామస్యేది ప్రతిష్టాకామస్య ఏకవింశ సోమానా ఏకవింశత్యేక వింశ సోమానా ప్రతిష్ట ప్రతిష్ట ప్రతిష్ట్యై ప్రతిష్ట ప్రతిష్ట ప్రతిష్ట్యా అష్టాశ్రి ప్రతిష్ట్యాది ప్రతిష్ట్యై అష్టాశ్రిర్భవతి అష్టాశ్రిత్యష్టాశ్రి తమద్యష్టాక్షర అష్టాక్షర గాయత్రీ అష్టాక్షరే త్యష్టాక్షర గాయత్రీ తేజ తేజో గాయత్రీ గాయత్రీ గాయత్రీ గాయత్రీ యజ్ఞముఖం యజ్ఞముఖం తేజస యజ్ఞముఖమిది యజ్ఞముఖం తేజసైవ ఏ గాయత్ర్యా గాయత్ర్యా యజ్ఞముఖేన యజ్ఞముఖేన సంవిద యజ్ఞముఖేన యజ్ఞముఖేన సంవిదరి సంవిద పృథివ్యై పాండగరిషాయ అంధగరిషాయ ద్వే ద్వే ేది ఇహ ఆహైభ్యవైనం ఏనం లోకేభ్య లోకేభ్య ప్ర ప్రోక్షతి పరా అంచం ప్ర ప్రోక్షతి ఉక్షతి పరాగ్ పరాగివ ఇవ హి సువర్గ సువర్గో లోక సువర్గైతి సువహాగ లోక క్రూరం క్రూరమివ ఇవ వై వా ఏతత్ ఏతత్కరోతి కరోతి యత్ ఖనతి ఖనత్యప అపోప అవనయతి నయతి శాంతి శాంతి యవమతీ యవమతీరవ యవమతీరివామతీ అవనయతి నయత్యోర్గ్ ఊర్ధ్వై వైయవ యజమానేన యజమానేన యూప యూప సంమిత సంమితో యావాన్ సంమిత యావానేవ ఏవయజమాన యజమానస్తావదీం తావదీమేవ ఏవాస్మిన్ అస్మిన్నోర్జం ఊర్జం దాది దాది పితృణాం పితృణాగం సదనం సదనమసి అసీతి ఇది బలిహి బలిహిరవ అవస్తునాది నాది పితృదేవత్యం పితృదేవత్యగం హి పితృదేవత్యమిది పితృదేవత్యం చేతత్ ఏతద్యన్ నిఘాతం నిఘాతం యత్ నిఘాతమిది నిఘాతం యద్బలిహి బలిహిరణమస్తీర్య అనవస్తీర్య మినియాద్ అనవస్తీర్యేర్జనవస్తీర్య వినయాద్రుదేవత్య ఋదేవత్యో నిఘాత ఋదేవత్య పితృదేవత్య నిఘాత సద్ నిఘాతీ నిఘాత సద్బలి బలిరవస్తీర్య అవస్తీర్య వినోది అవస్తీర్యేత్యవాస్తీర్య వినోద్యం అస్యామే ఏనం ఏనం వినోతి వినోది యూపశకలం యూపశకలమవ యూపశకలమిది యూపశకలం అవాస్తి అస్యేజసం సతేజసమే సతేజసమితి సా తేజసం ఏనం ఏనం వినోతి వినోతి దేవ దేవస్వా సవిత సవితమధ్వా మధ్వానతో అమహ్యుది ఇత్యాహ ఆహ తేజస తేజసైవ ఏనం ఏనమక్తి అనక్తి సువిప్లాభ్య సువిప్లాభ్య స్వ సువిప్లాభ్యేది సో విప్లాభ్య ఔషధీభ్య ఔషధీభ్యై ఔషధీభ్యేత్యోషధీభ్య శశారం శశారం ప్రతి ప్రతి ముంచతి ముంచతిస్వాద్ తస్వాక్షీరుషద క్షీరుషద ఔషధయ ఔషధయ ఫలం ఫలం గృహ్ణి గృహ్ణి అనక్తి తేజ తేజో వై వా ఆజ్యం ఆజ్యం యజమానేన యజమానేన అగ్నిష్టా అగ్నిష్టాశ్రి అగ్నిష్టేద్యగ్నిస్థ అశ్రి సంవిద సంవిధాయత్ సంవిదే సంవిద యదగ్నిష్టా అగ్నిష్టావశ్యం అగ్నిష్టామిత్యగ్నిస్థ అశ్రిమనగ్ని అనగ్ని యజమానం యజమానమేవ ఏ తేజస తేజసానగ్ని అనగ్యాంతం ఆంతమనగ్ని ఆంతమిత్యా అంతం అనగ్యాంతం ఆంతమేవ ఆంతమిత్యా అంతం ఏ యజమానం యజమానం తేజస తేజసానగ్ని అనగ్ని సర్వతరి పరివృషది వృషద్యపరివర్గం అపరివర్గమే అపరివర్గమిపరివర్గం ఏవాస్మిన్ అస్మిన్ తేజ తేజో దాది దాద్యుత్ ఉద్యుమం వివర్గస్తభాన సభానా ఆంతరిక్షం అంతరిక్షం ఋణ ఋణేది ఇత్యాహ ఆశైషాం ఏషాం లోకానా లోకానా విధృత్యై విధృత్యై వైష్ణవ్యా విధృత్యాధృత్యై వైష్ణవ్యర్చ విశాకల్పయతి కల్పయతి వైష్ణవ వైష్ణవో వై వై దేవతయా దేవతయా యూప యూపస్వయా సైవ ఏనం ఏనం దేవతయా దేవతయా కల్పయతి కల్పయతి ద్వాభ్యాం ద్వాభ్యాం కల్పయతి కల్పయతి ద్విపాద్ ద్విపాద్యజమాన ద్విపాది ద్వీపాద్ యజమాన ప్రదర్శ్యై ప్రదర్శ్యత్యం ప్రదర్శ్యత్యాది ప్రదేశ్యై యం కామయేత కామయేత తేజస తేజసైనం ఏనం దేవతాభిరింద్రియేణ ఇంద్రియేణ వి జగథేయం అర్థేయమిది ఇత్యగ్నిష్టాం అగ్నిష్టాంతస్యగ్నిష్టాంత్యగ్నిస్థాం తస్యాశ్రిం అశ్రిమాహవనీయాద్ ఆహవనీయాదిత్థం ఆహవనీయాదిత్యాహవనీయాద్ ఇత్థం వా ఏత్థం ఇత్థం వా వాచి అధినావయేద్ నావయేత్ తేజస తేజసైవ ఏనం ఏనం దేవతాభి దేవతాభిరింద్రియేణ ఇంద్రియేణ వి వ్యర్థయతి అర్థయతియం యం కామయేత కామయేత తేజస తేజసైనం ఏనం దేవతాభి దేవతాభిరింద్రియేణ ఇంద్రియేణ సమ్ సమర్థయేయం అర్థయేయమిది ఇత్యగ్నిష్టాం అగ్నిష్టాం తస్య అగ్నిష్టామిత్యగ్నిష్టాం తస్యాశ్రిం అశ్రిమాహవనీయేన ఆహవనీయేన సమ్ ఆహవనీయేనేత్యాహవనీయేన సంవినయాద్ వినయాత్ తేజస తేజసైవ ఏనం ఏనం దేవతాభి దేవతాభిరింద్రియేణ ఇంద్రియేణ సమ్ సమర్థయతి అర్థయతి బ్రహ్మవనిం బ్రహ్మవనిం ద్వా బ్రహ్మవనిమిది బ్రహ్మావనిం సా క్షత్రవనిం క్షత్రవనిమిది క్షత్రవనిమిది క్షత్రావనిం ఇత్యాహ ఆహయసాయజు యథాయజురేవ యథాయజురి యథాయజు ఏవైతత్ ఏతత్పరి పరిద్యేది దేహత్యోర్గ్ ఊర్వై వైరశనా రశనా యజమానేన యజమానేన యూప యూప సంవిద సంవితో యజమానం సంవిదయతి సాంవిద యజమానమే ఏవోర్జా ఊర్జాసం సమర్థయతి అర్థయతి నాభిదగ్నే నాభిదగ్నే పరి నాభిదగ్నేతి నాభిదగ్నే పరిద్యేది ఏది నాభిదగ్నే నాభిదగ్నరేవ నాభిదగ్నేతి నాభిదగ్నే ఏవాస్మై అస్మాజం ఊర్జం దాస్మాన్నాభిదగ్నే నాభిదగ్న ఊర్జా నాభిదగ్నేతి నాభిదగ్నే ఊర్జా భుంజతే భుంజతేజం ఏం కామయేద కామయేదోర్జా ఊర్జైనం ఏనం విర్థయేయం అర్థయేయమిది ఇత్యూర్ధ్వా ఊర్ధ్వాం వాచీం అవాచీం వావ అవోహేద్ ఊహేదూర్జా ఊర్జైవ ఏవైనం ఏనం విర్థయతి అర్థయతి ఇది కామయేత కామయేత వరుషుక వరుషుక పర్జన్య పర్జన్య సద్ సది ఇవాచీం అవాచీమవ అవోహేద్ ఊహేదృష్టి దృష్టిమేవ ఏని నియచ్చతి యతి ఇది కామయేత కామయేత వరుషుక అవరుషుక సద్ సది ఇూర్ధ్వా ఊర్ధ్వామత్ ఉదూహేద్ ఊహేదృష్టి దృష్టిమేవ ఏవోద్ ఉద్యచ్చతి యతి తృణా తృణా నిఘాతం నిఘాతం మనుష్యాణ నిఘాతమిది నిఘాతం మనుష్యాణమూర్ధ్వం ఊర్ధ్వం నిఘాతాద్ నిఘాతాదా నిఘాతాది నిఘాతాద్ ఆరశనాయా రశనాయా ఔషధీనా ఔషధీనాగం రశనా రశనా విశ్వేషా విశ్వేషాం దేవానా దేవానామూర్ధ్వం ఊర్ధ్వం రశనాయా రశనాయా ఆ చాలాద్ చాలాంద్రస్ ఇంద్రస్ చాలం చాలకం సాధ్యానా సాధ్యానామతిరిక్తం అతిరిక్తం సహ అతిరిక్తమిరిక్తం స వై వాదేవత్యోయత్వేవత్యేది సర్వాదేవత్యోగ యోగోయత్ోగం యోగం వినోతి వినోతి సర్వాహ సర్వాదేవేవేవేవీణాదిజ్ఞేన వై వై దేవరా దేవాస్వర్గం స్వర్గం లోకం స్వర్గమితి స్వభాగం లోకమాయన్ ఆయందే హే మన్యంత అమన్యంతమనుష్యా మనుష్యాన నోన్వాభవిష్యంది అన్వాభవిష్యందీతి అన్వాభవిష్యందీతి నోన్వాభవిష్యంది రూపేణ యోగయిత్వా స్వర్గం స్వర్గం లోకం స్వర్గమితి స్వభాగం లోకమాయన్ ఆయుందం తమ ఋషయ ఋషయో రూపేణ రూపేణైవ ఏవాను అను ప్రాజానన్ అజానంద తద్యోగస్ యోగస్యోగత్వం యోగత్వం యోగత్వమిది యోగాత్వం యద్యోగం యోగం వినోది వినోది స్వర్గస్ స్వర్గస్ లోకస్ స్వర్గస్ స్వహారస్ లోకస్ ప్రజ్ఞాద్ది ప్రజ్ఞాద్ది పురస్కాద్ ప్రజ్ఞాద్యాది ప్రజ్ఞాద్ది పురస్కాన్ వినోది వినోది పురస్కాద్ పురస్కాద్ది యజ్ఞ ప్రజ్ఞాయతే ప్రజ్ఞాయతే ప్రజ్ఞానం ప్రజ్ఞాయత ప్రజ్ఞాయతే అప్రజ్ఞాతకం హి అప్రజ్ఞాతప్రజ్ఞాతం చిదత్ సద్యదివన్నే అభివన్న ఆహో అభివన్న ఇత్యదివన్నే ఆహో ఇదం ఇదం కార్యం కార్యమాసీద్ ఆసీదితి సాధ్యా సాధ్యా వై వై దేవాజ్ఞం యజ్ఞమతి అత్యమన్యంద అమన్యందాన్ తాయ యజ్ఞో నాస్పృశత్ అస్పృశత్వాన్ తాయ్ఞ్ఞాతిరిక్తం అతిరిక్తమాసీద్ అతిరిక్తమిరిక్తం ఆసీత్ తదస్పృశత్ అస్పృశదతిరిక్తం అతిరిక్తం వై అతిరిక్తమిరిక్తం వా ఏతద్ ఏతద్యజ్ఞస్యదగ్నౌ అర్ఘావగ్నిం నిమ్మచిత్వా అధిత్వా ప్రహరతి ప్రహరత్యతిరిక్తం ప్రహరతి ప్రహరతి అతిరిక్తమేతద్ అతిరిక్తమిరిక్తం ఏతద్యూపస్ యూపస్యేదూర్ధం ఊర్ధం దశాత్తేషాం తేషాం తద్భాగేయం భాగేయం తాన్ భాగేయమితి భాగేయం తానేవ ఏన ప్రేణాది ప్రేణాది దేవా దేవా వై వై సర్గస్థిరే సర్గస్థిరే సోమే సర్గస్థిరే సంస్థిరే సోమే ప్రసృజ సృజోహరన్ అహరం ప్రయోగం యోగందే తే మన్యంత అమన్యంత యజ్ఞవేషతం యజ్ఞవేషతం వై యజ్ఞవేషతమిది యజ్ఞవేషతం ఆ ఇదం ఇదం కర్మ కర్మ ఇది పరస్పరం ప్రస్తరగ్రసృజాం ప్రస్తరమిది ప్రాస్తరం సృజాం నిష్క్రయణం నిష్క్రయణమవశ్యన్ నిష్క్రయణమిది నిహీక్రయణం అవశ్యన్ స్వరం స్వరం యోగస్ యోగస్ సర్గస్థిరే సర్గస్థిరే సోమే సర్గస్థిరే స్థిరే సోమే ప్రస్తరం ప్రస్తరగం హరది ప్రస్తరమిది ప్రాస్తరం హరది జుహోరి జుహోరి స్వరం స్వయజ్ఞవేషాయ అయజ్ఞవేషాయ అస్మిన్లోకే లోకాసన్ ఆసన్ నాన్యత్యం కించన చరమిషత్ విషత్తేగి అగ్నిమేవ ఏవాగ్నే అగ్నే మేధాయ మేధాయా ఆలభంత అలభంతన అన్యదాలంభ్యం ఆలంభ్యమవిందన్ ఆలంభ్యమిత్యాలంభ్యం అవిందన్ తో వై వాజా ప్రజాస్ప్ర ప్రజాయుజా రాజాయంత రాజాయంతయత్ అర్నామగ్నిమ్ అగ్నిమ్ మచిత్వా ప్రహరది ప్రహరది ప్రజానాం ప్రహరదేజి ప్రహరది ప్రజానాం ప్రజననాయ ప్రజానామిది ప్రజానాం ప్రజననాయ రుద్ర ప్రజననాయేది ప్రజననాయ రుద్రో వై ప్రాయత్ని అగ్నిర్యజమాన యజమాన పశు పశుర్యత్పశు పశుమారభ్య ఆలభ్యాగ్నిమ్ ఆరభ్యేత్యాలభ్య అగ్నిం మన్థేర్ మన్థేర్రుద్రాయ రుద్రాయ యజమానం యజమానమీ అభిధ్యా ప్రమాయుక ప్రమాయుక సార్ ప్రమాయుకేది ప్రామాయుక సదథో అసో ఖలు అసోజో ఖల్వాహో ఆహుర్ని అగ్ని సర్వా సర్వా దేవతా హరి హరిరేతత్పశు పశుపశు పశుమారభ్య ఆరభ్యాగ్ని ఆరభ్యేత్యాలభ్య అగ్ని మంథతి మంథతి సంజాయ హవ్యాయవ ఏవాసన్నాయ ఆసన్నాయ సర్వా వాసన్నాయేత్యాసన్నాయ సర్వా దేవతా జనయతి ప్రణయత్యుపాకృత్య ఉపాకృత్యవ ఉపాకృత్యేత్యుపాకృత్య ఏమంథ్య మంథ్య సన్న నేవ ఇవాలబ్ధం ఆలబ్ధన్న ఆలబ్ధమిత్యాలబ్ధం నేవ ఇవానాలబ్ధం అనాలబ్ధమగ్నే అనాలబ్ధమిత్యనాలబ్ధం అగ్నేర్జనిత్రం జనితమసి అసీది ఇత్యాహ ఆహాగ్నే అగ్నేర్హి ఏదజ్జనిత్రం జనిత్రం వృషణౌ వృషణౌ స్థ సహి ఇత్యాహ ఆహ వృషణౌ వృషణౌ హి హేతౌ ఏతావుర్వశీ ఉర్వశ్యసి అస్యాయుః ఆయురసి అసీది ఇత్యాహ ఆహ విచనత్వాయ విచనత్వాయ ఘతేన విచనత్వాయేతి విచనత్వాయ ఘతేనార్క్తే అక్తే వృషణం అక్తేరిత్యక్తే వృషణం నథాథాం నథాథామితి ఇత్యాహ ఆహ వృషణం వృషణగుంహి ఏతే ఏతే దధాతే ఏతే ఇతేతే దధాతే యే దధాతే ఇతి దధాతే యే అగ్ని యే ఇది యే అగ్నిం గాయత్రం గాయత్రం ఛంద ఛందోను అను ప్రజాయస్స జాయస్వేతి ఇత్యాహ ఆహ ఛందోభిః ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభిః ఏవైనం ఏనం ప్రజనయతి తనయత్యగ్నయే అగ్నే మత్స్యమానాయ మత్స్యమానాయాను అను బ్రూహి బ్రూహీతి ఇత్యాహ ఆహ సావిత్రీం సావిత్రీం వృచం వృచమను అన్వాహ ఆహ సృతృప్రసూత సృతృప్రసూత ఏవ సృతృప్రసూత ఇది సృతృప్రసూత ఏవైనం ఏనం మంథతి మంథతి జాతాయ జాతాయాను అను బ్రూహి బ్రూహి ప్రక్రియమాణాయ ప్రక్రియమాణాయాను ప్రక్రియమాణాయేతి ప్రక్రియమాణాయ అను బ్రూహి బ్రూహీతి ఇత్యాహ ఆహ కాండే కాండే కాండే కాండ ఏవ కాండే కాండే కాండే కాండే ఏవైనం ఏనం క్రియమాణే క్రియమాణే సమ్ సమర్థయతి అర్థయతి గాయత్రీ గాయత్రీ సర్వాహ సర్వాను అన్వాహ ఆహ గాయత్రసందాహ గాయత్రసందా వై గాయత్రసందా ఇది గాయత్రాసందాహ వా అగ్ని అగ్నిస్వేన స్వేనైవ ఏవైనం ఏనం ఛందసా ఛందసాసం సమర్థయతి అర్థయత్యగ్ని అగ్ని పురా పురా భవతి భవత్యగ్ని అగ్నిం మథిత్వా మథిత్వా ప్రహరతి హరతి తౌ తౌ సంభవంతౌ సంభవంతౌ యజమానం సంభవంతావితి సంభవంతౌ యజమానమభి అభిసం సంభవత భవతో భవతం భవతమున నమనసౌ సమనసావితి సమనసావితి సా మనసౌ ఇత్యాహ ఆహ శాంతీ శాంతీ ప్రహృత్య ప్రహృత్యే జుహోతి ప్రహృత్యేది ప్రహృత్య జుహోతి జాతాయ జాతాయైవ ఏవాస్మై అస్మాహన్నం అన్నమపి అపి దధాతి దధాత్యాజ్యేన ఆజ్యేన జుహోతి జుహోత్యేతత్ ఏతద్వై వా అగ్నే అగ్నే ప్రియం ప్రియం ధామ ధామయత్ యదాజ్యం ఆజ్యం ప్రియేణ ప్రియేణైవ ఏవైనం ఏనం ధామ్నా ధామ్నాసం సమర్థయతి అర్థయద్రుసో అథో రేజసా అథో విద్యుసో రేజసేతి రేజసా విషేత్రా చేతి ఇది బర్హి బర్హిరా ఆదత్తే దత్తే ఇచ్చత ఇవ ఇవహి ఏషయ యోజతే యజత ఉపవీ ఉపవీరసి ఉపవీరిత్యుపవీ అసీతి ఇత్యాహ ఆహోప ఉపరి హ్యేదాన్ ఏనాకరోతి ఆకరోత్యుపో ఆకరోతీత్యాకరోతి ఉపో దేవాన్ ఉపో ఇుపో దేవాన్ దైవీ దైవీర్భృష ఋష ప్రాగు అగురి ఇహ ఆహ దైవీ దైవీ హ్యేతా ఏతాదృశ ఋషస్తీ పదేర్దేవాన్ దేవానుపయంది ఉపయంది వన్హీ ఉపయందేపాయంది వన్హీ ఋషుజ ఋషిరై ఇహ ఆహర్తుజ ఋత్యుజో వై వై వన్మయ వన్మయ ఋషిర ఋషిజస్తస్మాద్ తస్మాదేవం ఏమాహ ఆహ బృహస్పతే బృహస్పతే ధారయ ధారయా వసూని వసూనీతి ఇహ ఆహ బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానా దేవానా బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే హవ్యా హవ్యాతే హే సురంధా సురంధామిది ఇహ ఆహ సృయతి సృయత్యేవైలాన్ ఏనాందేవ దేవత్రష్ట త్రష్టర్వసు వసురణ్వ రణ్వేది ఇహ ఆహత్రష్టా త్రష్టా వై వై పశూనా పశూనాగం రూపకృత్ రూపకృద్రూపం రూపకృతి రూపాకృత్ రూపమే ఏ పశుషు పశుషు దాది దాది రేవతీ రేవతీ రమధ్వం రమధ్వమిది ఇహ ఆహ పశవ పశవో వై వై రేవతీ రేవతీర పశూన్ పశూనే ఏవాస్మై అస్మై రమయతి రమయతి దేవస్ దేవస్ ఫ్వా త్వా సవితు సవితు ప్రసవే ప్రసవైతి ప్రసవైతి ప్రాసవే ఇది రశనా రశనామా ఆదత్తే దత్తే ప్రసూవృత్యై ప్రసూవృత్యా అశ్వినో ప్రసూవృత్యాది ప్రాసూత్యై అశ్వినో బాహుభ్యాం బాహుభ్యామి బాహుభ్యామిది బాహుభ్యాం ఇహ ఆహాశ్వినో అశ్వినో హి దేవానా దేవానామధ్వర్యూ అధ్వర్యూ ఆస్తాం అధ్వర్యూ ఇత్యధ్వర్యూ ఆస్తాం పూష్ణ పూష్ణహస్తాభ్యాం హస్తాభ్యామిది ఇహ ఆహయత్యై ఎత్యాసస్య దేవహవి దేవహవి పాశేన దేవహవిరి దేవహవి పాశేనా ఆరభే రభైతి ఇహ ఆహ సత్యం సత్యం వై వాతం ఋతం సత్యేన సత్యేనైవ ఏవైనం ఏన మృతేన ఋతేనా ఆరభతే రభతే క్ష్మయా అక్ష్మయా పరి పరిహరతి హరతి వభ్యం వభ్యగం హి ప్రత్యంచం ప్రత్యంచం ప్రతిమంచంది ప్రతిమంచంది వ్యావృత్తి ప్రతిమంచంది ప్రతిమంచంది వ్యావృత్తి ధర్ష వ్యావృత్యా ఆవృత్తి ధర్ష మానుషాన్ మానుషానికి ఇది నిరునక్తి వినక్తి ధృత్యై ధృత్యా అభ్య అభ్యస్వా అభ్యేక్తిభ్య ఓషధేభ్య ఓషధేభ్యస్వ ఓషధేభ్యోషధేభ్య రోక్షామి ముక్షామీతి ఇహ ఆహాభ్య అభ్యో అభ్యేభ్యేషేభ్య ఓషధేభ్య సంభవతి ఓషధేభ్యోషధేభ్య సంభవతి యత్ సంభవతీతి సంభవతి యత్పశు పశురపాం అపాం వేరు పేరురసి అసీతి ఇహ ఆహైష ఏషాం అపాం మాతా పాతాయ యో మేధాయ మేధాయారభ్యతే ఆరభ్యతే స్వాత్తం ఆరభ్యతారభ్యతే స్వాత్తంచిత్ చిత్సదేవం సదేవం హవ్యం సదేవమితి సా దేవం హవ్యమాప ఆపో దేవీ దేవీ స్వరత స్వరతైనం ఏనమిది ఇహ ఆహ స్రయతి స్రయత్యేవ ఏదైనం ఏనముపరిష్టాద్ ఉపరిష్టాత్ ప్రోక్షతి ఉక్షత్యుపరిష్టాద్ ఉపరిష్టాదేవ ఏదైనం ఏనం మేధ్యం మేధ్యం కరోతి కరోతి పాయేది పాయేత్యంతరత అంతరత ఏవైనం ఏనం మేధ్యం మేధ్యం కరోతి కరోత్రిసస్తాద్ అధస్తాదుప ఉపోవక్షతి ఉక్షతి సర్వత సర్వత ఏవైనం ఏనం మేధ్యం మేధ్యం కరోతి కరోతీతి కరోతి అంగినా వై వై హోత్ర హోత్రాదేవా దేవా అసురాన్ అసురానభి అభ్యభవన్ అభవన్నగ్నే అగ్నే సమిధ్యమానాయ సమిధ్యమానాయాను సమిధ్యమానాయేతి సమిధ్యమానాయ అనుబ్రూహి బ్రూహీతి ఇహ ఆహ భ్రాతృవ్యాభిభూత్యై భ్రాతృవ్యాభిభూత్యై సప్తదశ భ్రాతృవ్యాభిభూత్యాయి భ్రాతృవ్యాభిభూత్యై సప్తదశ సామిధేనీ సప్తదశేతి సప్తాదశ సామిధేనీరను సామిధేనీరితి సామిధేనీ అన్వాహ ఆహ సప్తదశ సప్తదశ ప్రజాపతి సప్తదశ ఇది సప్తాదశ ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాజ్యై ప్రజాపతి ప్రజాపతే ఆప్త్యై సప్తదశ సప్తదశాను సప్తదశేతి సప్తాదశ అన్వాహ ఆహ ద్వాదశ ద్వాదశమాసాహ మాసా పంచ పంచక్తవ ఋకవత్స సంవత్సర సంవత్సర సంవత్సరం సంవత్సర ఇది సంవత్సర సంవత్సరం ప్రజా సంవత్సరమితి సంవత్సరం ప్రజాను ప్రజా ప్రజా అను ప్రజాయంతే జాయంతే ప్రజానాహం ప్రజానాహం ప్రజననాయ ప్రజానామితి ప్రజానాహం ప్రజననాయ దేవా ప్రజననాయేతి ప్రజననాయ దేవా వై వై సామిధేనీ సామిధేనీరనోచ్య సామిధేనీరితి సామిధేనీ అనోచ్యయజ్ఞం అనోచ్యేత్యనోచ్య యజ్ఞన్ నాను అన్వశ్యన్ అపశ్యాన్ సహ స ప్రజాపతి ప్రజాపతిస్తూష్ణీం ప్రజాపతి ప్రజాపతి తూష్ణీమాఘారం ఆఘారమా ఆఘారమిద్యాఘారం ఆఘారయత్ అఘారయత్త వై వై దేవాయజ్ఞం యజ్ఞమను అన్వశ్యన్ అవశ్యమయత్తూష్ణీం తూష్ణీమాఘారం ఆఘారమాఘారయతి ఆఘారమిత్యాఘారం ఆఘారయతి యజ్ఞస్ ఆఘారయతేఘారయతి యజ్ఞానుఖ్యాత్యై అనుఖ్యాత్యాసురేషు అనుఖ్యాత్యానుఖ్యాత్యై అసురేషు వై వై యజ్ఞ యజ్ఞాసీత్ ఆసీత్తం తమ్ దేవాస్తూష్ణీగం హోమేన తూష్ణీగం హోమేనాభుంజత తూష్ణీగం హోమేనేతి తూష్ణీం హోమేన అభృంజతయత్ యత్తూష్ణీం తూష్ణీమాఘారం ఆఘారమాఘారయతి ఆఘారమిత్యాఘారం ఆఘారయతి భ్రాతృవ్యస్య ఆఘారయతీత్యాఘారయతి భ్రాతృవ్యస్యైవ ఏవ తద్యజ్ఞం యజ్ఞం వృందే వృందే పరిధీన్ పరిధీన్ సమ్ పరిధీనిది పరిధీన్ సమ్ మహర్షి మహర్షి పునాతి పునాత్యేవ ఏనాయ ఏనాం త్రిస్త్రిస్సం త్రిస్త్రిత్రిత్రి సమ్ మహర్షి మహర్షి క్రియావృత్ క్రియావృద్ధి క్రియావృతిత్రి ఆవృత్ యజ్ఞ యజ్ఞసో అసో రక్షసాం అసోరజసో రక్షసామపహత్యై అపహత్యై ద్వాదశ అపహత్యాపహత్యై ద్వాదశం సంపద్యంతే పద్యంతే ద్వాదశ ద్వాదశమాసాహ మాసా సంవత్సర సంవత్సర సంవత్సరం సంవత్సర ఇది సంవత్సర సంవత్సరమే సంవత్సరమితి సంవత్సరం ఏ ప్రీణాది ప్రీణాత్యసో అసో సంవత్సరం అసో ఇతిసో సంవత్సరమే సంవత్సరమితి సంవత్సరం ఏవాస్మై అస్మా ఉప ఉపదాది దాది సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ేతి సువహారస్ లోకస్ సమష్ట్యై సమష్ట్యాశిర సమష్ట్యాష్టి శిరో వై వాజ్ఞస్ యజ్ఞాఘార ఆఘారోగ్ని ఆఘారైత్యాఘార అగ్నిసర్వాదేవతారం ఆఘారమాఘారయతి ఆఘారమిఘారం ఆఘారయతి శీర్షత ఆఘారయతీఘారయతి శీర్షత యజ్ఞమాన యజమానసర్వాదేవత అవరుంధే రుంధే శిర శిరో వై వాజ్ఞస్ యజ్ఞస్ యదాఘార ఆఘార ఆత్మా ఆఘారైత్యాఘార ఆత్మా పశు పశురాఘారం ఆఘారమాఘార్య ఆఘారమిత్యాఘారం ఆఘార్య పశు ఆఘార్యేత్యాఘార్య పశుపుంసం సమనక్తి అనక్యాత్మన్ ఆత్మన్నేవ ఏవ యజ్ఞస్య యజ్ఞస్య శిర శిర ప్రతి ప్రతిదాది దాది సమ్ సందే ప్రాణ ప్రాణో వాయున ప్రాణైతి ప్రాణ వాయునా గచ్చదాం గచ్చదామిది ఇత్యాహ ఆహ వాయుదేవత్య వాయుదేవత్యో వై వాయుదేవత్యై వాయుదేవత్య వై ప్రాణ ప్రాణో వాయు ప్రాణైతి ప్రాణ వాయావేవ ఏవాస్య అస్య ప్రాణం ప్రాణం జుహోరి ప్రాణమిది ప్రాణం జుహోరిసం సంయజత్రై యజత్రైరంగాని అంగానిసం సంయజ్ఞపతి యజ్ఞపతిరాశిషా యజ్ఞపతి యజ్ఞాపతి ఆశిషేతి ఆశిషేత్యాశిషా ఇత్యాహ ఆహ యజ్ఞపతి యజ్ఞపతిమే యజ్ఞపతి యజ్ఞాపతి ఏవాస్య అశిషం ఆశిషం గమయతి ఆశిషమిత్యాశిషం గమయతి విశ్వరూప విశ్వరూపో వై విశ్వరూపైతి విశ్వారూప వై ష్ ఉపరిష్టాత్ ఉపరిష్టాత్ పశు పశుమభి అభ్యమీర్ అవమీతస్మాత్ తస్మాదుపరిష్టాత్ ఉపరిష్టాత్ పశో పశోర్న పాప అపద్యంతి యంతి యదుపరిష్టాత్ పశుం పశుకం సమనక్తి సమనక్తి మేధ్యం సమనక్తి సంహత్తి మేధ్యమేవ ఏనం ఏనం కరోతి కరోత్యుజ ఋత్తుజో వృణీతే వృణీతే ఛందాగంసి ఛందాగస్ ఏ వృణీతే వృణీతే సప్త సప్త వృణీతే వృణీతే సప్త సప్త గ్రామ్యా గ్రామ్యా పశవ పశవ సప్త సప్తారణ్యా ఆరణ్యా సప్త సప్త ఛందాగంసి ఛందాగస్ భయస్ ఉభయస్యావృద్ధి అవృద్ధ్యా ఏకాదశ అవృద్ధ్యావృద్ధి ఏకాదశ ప్రజాజాన్ ప్రజాన్ యజతి ప్రజాన్ ప్రజాన్ యజతి దశ దశ వై వై పశో పశో ప్రాణా ప్రాణా ఆత్మా ప్రాణా ప్రాణా ఆత్మైకాదశ ఏకాదశో యావాన్ యావానే పశు పశుస్తం తం ప్రయజతి యజతి పపామేక ఏక పరి పరిషయే చ ఆత్మా ఆత్మైవ ఏవాత్మానం ఆత్మానం వరి పరిషయే శ్రేవజ్ర వజ్రో వై వై సభిధి సభిర్వజ్ర సభిరి సాధి వజ్రో యూపశకల యూపశకలో ఘతం యూపశకల ఇది యూపాశకల ఘతం ఖలు ఖలు వై వై దేవా దేవావజ్రం వజ్రం కృత్వా సోమం సోమమధ్వన్ అఘ్నం ఘతేన ఘతేన ఆక్తౌ అక్తౌ పశుం పశుం రాయేథా రాయేథామిది ఇతరాహ ఆహ వజ్రేణ వజ్రేణైవ ఏనం ఏనం వశే వశే కృత్వాలభతే ఆలభతే లభతే ఇది లభతే పర్యగ్ని కరోతి పర్యగ్నిది పర్యగ్ని కరోతి సర్వభూతం సర్వభూతమేవ సర్వభూతమిది సర్వాభూతం ఏనం ఏనం కరోతి కరోతి అస్కందాయ అస్కందాయాస్కందం అస్కందకం హి ఏతద్భుతస్ పుతస్ స్కందతి స్కందతి త్రిస్పర్యగ్ని పర్యగ్ని కరోతి పర్యగ్ని పర్యగ్ని కరోతి త్ర్యావృద్ త్ర్యావృద్ధి త్ర్యావృద్ధి త్ర్యావృద్ యజ్ఞో అథో రక్షసాం అథో యక్షసో రక్షసాపహత్తి అపహత్తి బ్రహ్మవాదిన అపహత్యాపాహత్తి బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదిన బ్రహ్మవాదిన వదంజన్వారభ్య అన్వారభ్య పశూ అన్వారభ్యనో ఆరభ్య పశూ అన్వారభ్యాన్వారభ్యాను ఆరభ్యా మృత్యవే మృత్యవే వై వాష నీయతే నీయతే పశు పశుస్తం సంయత్వారభేద అన్వారభేద ప్రమాయుక అన్వారభేదేత్యను ఆరభేద ప్రమాయుకో యజమాన ప్రమాయుకైతి ప్రామాయుక యజమాన సద్ సదసో అసో ఖలు అసో ఇచ్చసో ఖల్వాహు ఆహు సువర్గాయ సువర్గాయ వై సువర్గాయేతి సువహాగాయ వాష లోకాయ లోకాయ నీయతే నీయతే యత్ యత్పశు పశువితి ఇది యత్ ఎన్న నాన్వారభేద అన్వారభేద సువర్గాద్ అన్వారభేదేత్యను ఆరభేద స్వర్గాల్లోకాద్ స్వర్గాది సువహాగాద్ లోకాద్యజమాన యజమానో హీయేత హీయోపాశ్రవణేభ్యాం అపాశ్రవణేభ్యామన్వారభతే అపాశ్రవణేభ్యామదివపాశ్రవణేభ్యాం అన్వారభతే తత్ అన్వారభత ఇత్యనో ఆరభతే తన్న నేవ ఇవాన్వారబ్ధం అన్వారబ్ధం న అన్వారబ్ధమిత్యనో ఆరబ్ధం నేవ ఇవానన్వారబ్ధం అనన్వారథమప అనన్వారబ్ధమిత్యనో ఆరబ్ధం ఉపాప్ర ప్రేష్య ఇష్యోత హోదహవ్యా దేవేభ్య దేవేభ్యేది ఇత్యాహ ఆహేషితం ఇషితగం హి హి కర్మ కర్మ క్రియతే క్రియతే దేవీ దేవతీరి యజ్ఞపతిం యజ్ఞపతిం ప్రియథ యజ్ఞపతిమిది యజ్ఞాపతి ప్రియథావిశద ప్రియతేది ప్రియథ ఆవిశద విశతేతి ఇత్యాహ ఆహ యథాయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏవైతత్ ఏతదర్జినా అర్జునా పురస్సాద్ పురస్సాదేతి ఏతి రక్షసాం రక్షసామపహత్యై అపహత్యై పృథివ్యాః అపహత్యాపరహత్యై పృథివ్యా సంమృగ సంమృగ పాహి సంమృగ సంమృగ పాహీతి బర్హి ఉపాసి అస్యస్కందాయ అస్కందాయాస్కన్నం అస్కందగం హి ఏతత్ తద్యద్బర్హిషి బర్హిషి స్కందది స్కందత్యథో అథో బర్హిషదం అథో ఇత్యథో బర్హిషదమే బర్హిషదమితి బర్హిషదం ఏనం కరోతి కరోతి పరాగా ఆవర్తతే వర్తతే ధ్వర్యో అధ్వర్యు పశో పశో సంజ్ఞప్యమానాద్ సంజ్ఞప్యమానాద్ పశుభ్య సంజ్ఞప్యమానాది సంజ్ఞప్యమానాద్ పశుభ్య పశుభ్యైతి పశుభ్య ఏ తత్ తన్ని నింభురే ఆత్మన ఆత్మనోనాభ్రస్కాయ అనాభ్రస్కాయ గచ్చతి అనాభ్రస్కాయేత్యనాభ్రస్కాయ గచ్చతి శ్రియం శ్రియం ప్రపశూన్ పశూనాత్మోది ఆత్మోదియ ఏం ఏం వేద వేద పశ్చాల్లోకా పశ్చాల్లోకా వై పశ్చాల్లోకేది పశ్చాత్ లోకా వా ఏషా ప్రాచీ ప్రాచిదానీయతే ఉదానీయతే ఉదానీయతీయతే యత్పత్నీ పత్నీ నమః నమస్తే తాతాన ఆతానేతి ఆతానేత్యాతాన ఇత్యాహ ఆహాదిత్యస్య ఆదిత్యస్య వై వై రశ్మయ రశ్మయ ఆతానా ఆతానాస్తేభ్య ఆతానానిత్యాతానా తేభ్యరేవ ఏవ నమః నమస్కరోతి కరోత్యనర్వా అనర్వా ప్రేహి ఇహితి ఇత్యాహ ఆహభ్రాతృవ్య భ్రాతృవ్యో వై వా అర్వా అర్వా భ్రాతృవ్యాపనత్యై భ్రాతృవ్యాపనత్యై ఘతస్య భ్రాతృవ్యాపనత్యాది భ్రాతృవ్యాపనత్యై ఘతస్య కుల్యాం కుల్యాపనౌ అను సహ సహ ప్రజయా ప్రజయా సహ ప్రజేతి ప్రాజయా సహ రాజ రాజస్వోషేణ పోషేణేతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్త ఆపః ఆపో దేవీ దేవీ శుద్ధాయువ శుద్ధాయువైతి శుద్ధాయువైతి శుద్ధాయువ ఇత్యాహ ఆహ యథాయుజు యథాయుజురేవ యథాయుజురితి యథాయుజు ఏవైతత్ ఏతరిత్యేతత్ పశోర్వై వా ఆలబ్ధస్య ఆలబ్ధస్య ప్రాణాన్ ఆలబ్ధస్యేత్యాలబ్ధస్య ప్రాణాంఛుక్ ప్రాణాని ప్రాణాన్ శుకృచ్చతి గచ్చతి వాగ్ వాకే ఆప్యాయతాం ధ్యాయతాం ప్రాణ ప్రాణస్తే ప్రాణైతి ప్రాణ తా ఆప్యాయతాం ధ్యాయతామిది ఇత్యాహ ఆహ ప్రాణేభ్య ప్రాణేభ్యేవ ప్రాణేభ్యైతి ప్రాణేభ్య ఏవాస్య అస్య శుచం శుచకం శమయతి శమయతి సా సా ప్రాణేభ్య ప్రాణేభ్యోధి ప్రాణేభ్యైతి ప్రాణేభ్య అధి పృథివీం పృథివీగం శుక్ శుక్ ప్రవిశతి విశతి శం శమహోభ్యాం అహోభ్యామిది అహోభ్యామిత్యహోభ్యాం ఇది నిహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యామే అహోరాత్రాభ్యామిత్యహారాత్రాభ్యాం ఏ పృథివ్యై పృథివ్యై శుకం శుకం శమయతి శమయత్యోషధే ఓషధే ప్రాయస్వ ప్రాయస్వైనం ఏనగ్స్పథితే స్వధితే మా సుధితైస్వాధితే మైనం ఏనగం హిగుంసీంసీ ఇహ ఆహ వజ్ర వజ్రో వై వై స్వధితి స్వధితి శాంతి స్వధితిస్వాధి శాంతి పార్శ్వద పార్శ్వద ఆచ్యవి శ్రి మధ్యద మధ్యతో హిమనుషా అనుషా ఆచ్యంది ఆచ్యంది విరశ్చీనం ఆచ్యందీత్యాచ్యంది విరశ్చీనమా ఆచ్యవి క్షత్రిమోచీనం అనోచీనగం హి హిమనుషా నృష్యా ఆచ్యంది ఆచ్యంది వ్యావృత్తి ఆచ్యందీత్యాచ్యంది వ్యావృత్తి రక్షసాం వ్యావృత్యా ఇది వ్యావృత్తి రక్షసాం భాగ భాగోసి అసీతి ఇది స్థవిమత స్థవిమతో బలి బలిరక్వా అపాస్యతి అస్యత్యస్నా అస్మైవ ఏ రక్షాగుంసి రక్షాగుంసి నిరవదయతే నిరవదయత ఇదం నిరవదయత ఇది నిరవదయతే ఇదమహం అహగం రక్ష రక్షోధమం అధమం నమ తమో నయామి నయామి యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం యంచ వయం వయం విష్మ విష్మైతి ఇలాహ ఆహ ద్వౌ ద్వౌ వావ వావ పురుషౌ పురుషౌయం యంచ చైవ ఏవ ద్వేష్టి ద్వేష్టియ శైనం ఏనం ద్వేష్టి ద్వేష్టితౌ తా ఉభౌ ఉభావధమం ప్రథమం తమ తమో నయతి నయతిషే ఇషే ేతి ఇది పపాం పపాముత్ ఉత్రతి క్షిరతిచ్చే ఇచ్చదరివ ఇవ హి ఏష యో యజతే యజతే యత్ యదుపతృంగ్యాత్ ఉపదన్యాద్రుద్ర ఉపదన్యాదిత్యుపాదన్యాద్రుద్రోస్ అస్య పశూన్ పశూన్ ఘాతుక ఘాతుక సద్ సద్యన్న నోపతన్యాద్ ఉపతన్యాదయత ఉపతన్యాదిత్యుపాదన్యాద్ అయత సద్ సన్యయ అన్యోపతృణప్తి ఉపతృణప్త్యన్యయా ఉపతృణప్తిపాతృణప్తి అన్యయా ధృత్యై ధృత్యై ధృవేణ ధృవేణ ద్యావాపృథివీ ద్యావాపృథివీ ప్ర ద్యావాపృథివీ ద్యావాపృథివీ ప్రోర్ణ్వాథా పూర్ణ్వాథాది ఇహ ఆహద్యావాపృథివీ ద్యావాపృథివీ ద్యావాపృథివీ ద్యావాపృథివీ ఏవరసేన రసేనానక్కి అనక్యచ్చిన్న అచ్చిన్నయ రాజస్వీర సువీరై సువీరై సువీర ఇలాహ ఆహ యథాయజు ఏవైతత్ ఏదత్ క్రూరం క్రూరమివ ఇవ వై వాతత్కరోతి అడోవీయత్వాముక్షిరీ ఉత్క్షిరచ్యురు ఉత్క్షిరీతిరీ ఉర్వంతరిక్షం అంతరిక్షమను అన్వి ఇహీతి ఇలాహ ఆహ శాంతి శాంతి ప్ర ప్రవై వా ఏషోస్మాద్ అస్మాల్లోకాద్ లోకాచ్యవే శివదేయ యశుం పశుం మృత్యవే మృత్యవే నీయమానం నీయమానమన్వారపదే అన్వారపదే ఉపాశ్రవణి అన్వారపదైత్యనో ఆరపదే ఉపాశ్రవణి పునః ఉపాశ్రవణీ ఉపాశ్రవణి పునరన్వారపదే అన్వారపదేస్ అన్వారపదైత్యనో ఆరపదే అస్మిన్నేవ ఏవోకే లోకే ప్రతి ప్రతిష్టవి తిష్టత్యగ్నా అగ్నా పురస్సాద్ పురస్సాదేతి ఏదిరక్షసాం రక్షసామపహత్యై అపహత్యా అథో అపహత్యాపహత్యై అథో దేవతా అథో ఇత్యథో దేవతారేవ ఏవ హవ్యేన హవ్యేనాను అన్వేతి ఏదిన నాంతమం అంతమంగారం అంగారమతి అతిహరేద్ హరేద్యత్ ఇదంతమం అంతమంగారం అంగారమతిహరేద్ అతిహరేద్దేవతా అతిహరేదిత్యతిహరేద్ దేవతాది అతిమన్యేత మన్యేత వాయో వాయోవి వాయో ఇది వాయో వీహి ఇహి శ్లోకానా శ్లోకానామిది ఇత్యాహ ఆహతస్మాద్ తస్మాద్విభక్త విభక్త శ్లోకా విభక్తీభక్త శ్లోకావ అవపద్యందే పద్యందే అగ్రం అర్గం వై వా ఏతత్ పశూనాం పశూనాం యద్వపాగ్రం అర్ఘమోషధీనా ఓషధీనాం బహిరగ్రేణ అగ్రేణైవ ఏవాగ్రం అగ్రగుంసం సమర్థయతి అర్థయత్యథో అథో ఓషధీషు అథో విత్యథో ఓషధీష్వేవ ఏ పశూన్ పశూన్మపేది ప్రతిష్టావేది స్థావేది స్వాహాకృతేభ్య స్వాహాకృతేభ్య ప్ర స్వాహాకృతేభ్యై స్వాహాకృతేభ్య ప్రేష్య ఇష్యేతి ఇత్యాహ ఆహయజ్ఞస్య యజ్ఞస్య సమిష్ట్యై సమిష్ట్యై ప్రాణాపానౌ సమిష్ట్యా ఇది సమిష్ట్యై ప్రాణాపానౌ వై ప్రాణాపానావిది ప్రాణాపానౌ వా ఏతౌ ఏతౌ పశూనా పశూనాం యత్పృషరాజ్యం పృషరాజ్యమాత్మా పృషరాజ్యమిది పృషద రాజ్యం ఆత్మా పృషరాజ్యం పృషరాజ్యమధిఘార్య పృషరాజ్యమిది పృషద రాజ్యం అభిఘార్య పపా అభిఘార్యేత్యభిఘార్య పపామభి అభిహారయతి ధారయత్యాత్మన్ ఆత్మన్నేవ ఏ పశూనాం పశూనాం ప్రాణాపానౌ ప్రాణాపానౌ దధాతి ప్రాణాపానామిది ప్రాణాపానౌ దధాతి స్వాహా సాధోర్ధనభం ఊర్ధ్వనభం మారుతం ఊర్ధ్వనభమిోర్ధానభం మారుతం గచ్చరం గచ్చరీహ ఆహోర్ధనభా ఊర్ధ్వనభా ఊర్ధ్వనభార్ధానభా స్మ స్మ వై వై మారుత మారుతో దేవానాం దేవానాం పపాశ్రవణి పపాశ్రవణి ప్ర పపాశ్రవణీ ఇది పపాశ్రవణి ప్రహరది హరదిరేణ రేణైవ ఏవైనే ఏనే ప్ర ఏనే ప్రహరది హరది విశూచీ విశూచీ ప్ర విశూచీ ఇది విశూచీ ప్రహరది హరది తస్మాద్ తస్మాద్విశ్వంచౌ విశ్వంచౌ ప్రాణాపానౌ ప్రాణాపానామిది ప్రాణాపానౌ ఉపశమాలభ్య ఆలభ్య పురోడాశం ఆలభ్యేత్యాలభ్య పురోడాశన్ని నిర్వపది అపతి సమేధం సమేధమేవ సమేధమిది సా మేధం ఏవైనం ఏనమా ఆలభతే లభతే అపయా అపయా ప్రచర్య ప్రచర్య పురోడాశేన ప్రచర్యేది ప్రాచర్య పురోడాశేన ప్రచరతి చరత్యూర్క్ ఊర్ధ్వై వై పురోడాశ రోడాశ ఊర్జం ఊర్జమే ఏ పశూనాం పశూనాం మనధిరా మధ్యతో దాతి దాత్యథో అథో పశో అథో ఇథో పశోరేవ శిబ్రం శిబ్రమీ అవి దాది దాది వృషరాజ్యోపహత్య వృషరాజ్యేతి వృషరాజ్యస్ ఉపహత్యత్రి ఉపహత్యేత్రిపహత్య పృచ్చతి పృచ్చతి శ్రుతం శ్రుతం హవీ శమిషద్యాషద్యాషద్యాత్రీసత్యాదేవాయ్రుతం అశ్రుతం శ్రుతం శ్రుతమాహ ఆహస స ఏన సా ప్రాణాపాలౌ ప్రాణాపాలౌ వై ప్రాణాపాలాది ప్రాణ అపాలౌ వాతౌ ఏతౌ పశూనా పశూనాపృషరాజ్యం పృషరాజ్యం పశో పృషరాజ్యమితి పృషద ఆజ్యం పశో ఖలు ఖలు వై వాలబ్ధస్య ఆలబ్ధస్ హృదయం ఆలబ్ధస్యేత్యాలబ్ధస్ హృదయమాత్మా ఆత్మాభి అభిసం సమేతి ఏతిపృషరాజ్యేన పృషరాజ్యేన హృదయం పృషరాజ్యేనేతి పృషద్ రాజ్యేన హృదయమభిఘారయతి అభిఘారయత్యాత్మన్ అభిఘారయతీభిఘారయతి ఆత్మన్నేవ పశూనాం పశూనాం ప్రాణాపాలౌ ప్రాణాపాలౌ దాది ప్రాణాపానామిది ప్రాణ అపానౌ దాది పశురా పశురా వై వై దేవా దేవాస్వర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమాయన్ ఆయందే రే మన్యంత అమన్యంతమనుష్యా మనుష్యాన నోన్వాభవిష్యంతి అన్వాభవిష్యంతీతి అన్వాభవిష్యంతీత్యమవాభవిష్యంతి తస్య శిర శిరశ్చిత్వా చిత్వా మేధం మేధం ప్రాక్షాళయన్ అక్షాళయన్ సహ ప్రక్ష ప్రక్షోవద్ అభవత్ తత్ప్రక్ష ప్రక్ష ప్రక్షత్వం ప్రక్షత్వం యత్ ప్రక్షత్వమితి ప్రక్షత్వం యత్ప్లక్షశాఖా ప్రక్షశాఖోత్తరబరి ప్రక్షశాఖేరి ప్రక్షశాఖా ఉత్తరబరిర్భవతి ఉత్తరబరిరిరాబరి భవతి సమేధస్ సమేధస్యవ సమేధస్యేది సా మేధస్ ఏ పశో పశోరవ అభద్రి ఇది పశుం పశుం వై వై శ్రీయమాణం క్రియమాణం రక్షాగంసి రక్షాగస్లో అనుసందే సచందేందరా అందరాయూకం యూకం చాహవనీయం ఆహవనీయం చ ఆహవనీయమిహవనీయం చహరతి హరతి రక్షస రక్షసమవహత్యై అవహత్యై పశో అవహత్యాహత్యై పశోర్వై వాలబ్ధస్ ఆలబ్ధస్ మన ఆలబ్ధస్యేత్యాలబ్ధస్ మనోప అపక్రామతి క్రామతి మనోదాయి మనోదాయి సదృశ అభిషోమదీయమానస్ అవదీయమానస్ అను అవదీయమానస్యేత్యవదీయమానస్ అను బ్రూహి బ్రూహీతి ఇహ మన మన ఏవాస్ అస్యావ అవరుంధే రుంధ ఏకాదశ ఏకాదశావదానాని అవదానాన్యవ అవదానానీత్యవదానాని అవద్యరి దశ దశ వై వై పశో పశో ప్రాణా ప్రాణా ఆత్మా ప్రాణాది ప్రాణా ఆత్మైకాదశ ఏకాదశో యావాన్ యావానేవ ఏ పశు పశుస్తవ అవద్యది యతి హృదయ హృదయస్యాగ్రే అగ్రేవ అవద్యది యథ అథ జిహ్వాయా అథ అథ వక్ష వక్షసో యద్వై వై హృదయన హృదయనాభిగచ్చతి అభిగచ్చతి తద్ అభిగచ్చతీత్యభిగచ్చతి తజ్జిహ్వయా జిహ్వయా వదతి వదతి యజ్జిహ్వయా జిహ్వయా వదతి వదతి తద్ తదురస ఉరసోధి అధిని నిర్వదతి వదత్యేతద్వై వై పశో పశోర్యథాపూర్వం యథాపూర్వం యథాపూర్వమితి యథాపూర్వం ఎస్యైవం ఏవమపదాయ అవదాయ యథాకామం అవదాయేత్యపాదాయ యథాకామముత్తరేషాం యథాకామమితి యథాకామం ఉత్తరేషామవద్యతి ఉత్తరేషామిత్యుత్తరేషాం అవద్యతి యథాపూర్వం అవద్యతీత్యపద్యతి యథాపూర్వమేవ యథాపూర్వమితి యథాపూర్వం ఏవాస్ అస్య పశో పశోరవత్తం అవత్తం భవతి భవతి మధ్యద మధ్యతో ఋతస్ ఉదస్యావ అవద్యది యది మధ్యద మధ్యతో హి ప్రాణ ప్రాణముత్తమస్ ప్రాణైతి ప్రాణ ఉత్తమస్యావ ఉత్తమస్యేత్యుతమస్ అవద్యది యత్యుత్తమ ఉత్తమో హి ఉత్తమ ప్రాణ ప్రాణో యది ప్రాణైతి ప్రాణ యదీతరం ఇతరం యది యదీతరం ఇతరముభయం ఉభయమే ఏవాజామి జామి జాయమాన జాయమానో వై వై బ్రాహ్మణ బ్రాహ్మణస్త్రిభిర్ త్రిభిర్ణవ త్రిభిర్ ఋణవా జాయతే ఋణవేత్రిణవ జాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్య బ్రహ్మచర్యేణేది బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన ఋషిభ్యుషేభ్యజ్ఞేన దేవేభ్య ప్రజయా ప్రజయా ఋషిభ్య ప్రతిరేతి ప్రజయా పితృభ్య ఏషిభ్యేష వై వా అనృణ అనృణో యుత్రీ పుత్రీ యజ్వా యజ్వా బ్రహ్మచారివాసీ బ్రహ్మచారివాసీ తద్ బ్రహ్మచారివాసీతి బ్రహ్మచారీవాసీ తదవదానై అవదానైరేవ అవదానైరిత్యవదానై ఏవా అపదయతే తయతే తత్ తదవదానానామవదానత్వం అవదానానామిత్యవదానానాం అవదానత్వం దేవాసురాః అవదానత్వమిత్యవదానత్వం దేవాసురా సంయత్తాః దేవాసురా ఇతి దేవాసురాః సంయత్తాః సన్ సంయత్తారిది సంయత్తాః ఆసన్ తే దేవాః దేవా అగ్నిమ్ అగ్నిమబ్రువన్ అబ్రువంతయా తయా వీరేణ వీరేణాసురాన్ అసురానభి అభిభవామ భవామేతి ఇది సహ సోవబ్రవీత్ అబ్రవీత్ పరం పరం వృణై వృణై పశో పశోరుద్ధారం ఉద్ధారవత్ ఉద్ధారమిత్యుదధారం ఉదహరై హరా ఇది సహ స ఏతమ్ ఏతముద్ధారం ఉద్ధారవత్ ఉద్ధారమిత్యుదధారం ఉదహరత అహరతదో దోః పూర్వార్ధస్య పూర్వార్ధస్య గుదం పూర్వార్ధస్యేతి పూర్వార్ధస్య గుదం మధ్యద మధ్యద శ్రోణిం శ్రోణిం జఘనార్ధస్య జఘనార్ధస్య వృద జఘనార్ధస్యేతి జఘనార్ధస్య తతో దేవాః దేవాభవన్ అభవన్ పరా పరాసురాః అసురాయత్ యత్రేంగాణానం త్రేంగాణాగం సమవద్యతి త్రేంగాణాభి త్రేంగాణానం సమవద్యతి భ్రాతృవ్యాభిభవత్యై సమవద్యతీతి సమవద్యతి భ్రాతృవ్యాభిభవత్యై భవతి భ్రాతృవ్యాభిభవత్యాది భ్రాతృవ్యా అభిభవత్యై భవత్యాత్మనా ఆత్మనా పరాః పరాస్య అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవత్యక్ష్మయా అక్ష్మయా అవద్యతి ఇది తస్మాత్ తస్మాదక్ష్మయా అక్ష్మయా వశవ వశవాంగాని అంగాని ప్రహరంది హరంది ప్రవేశ్యత్యై ప్రవేశ్యత్యాది ప్రవేశ్యత్యై మేధసా సృజౌ సృజౌ ప్రోర్ణోతి పూర్ణోతి మేధోరూపా మేధోరూపా వై మేధోరూపాది మేధారూపా వై పశవ పశవో రూపం రూపమేవ ఏ పశుషు పశుషు దాది దాది యూషన్ యూషన్నవధాయ అవధాయ ప్ర అవధారేత్యవధాయ పూర్ణోతి పూర్ణోతి రస రసో వై వా ఏష పశూనా పశూనా యద్యూరసం రసమేవ ఏ పశుషు పశుషు దాది దాది పార్శ్వేన పార్శ్వేన వసా హోమం వసా హోమం వసా హోమమితి వసా హోమం ప్రయౌతి యౌతి మధ్యం మధ్యం వై వా ఏషత్ పశూనా పశూనాశ్వం పార్శ్వం రస రస ఏష పశూనా పశూనాసాయత్పార్శ్వేన పార్శ్వేన వసా హోమం వసా హోమం ప్రయోగి వసా హోమమితి వసా హోమం ప్రయోగి మధ్యద ప్రయోగీతి ప్రయోగి మధ్యదేవ పశూనా పశూనాగం రసం రసం దాతి దాది ధ్వంది ధ్వంది వై వా ఏదత్పశం పశంయత్సంపయంతి సంపయంతేంద్ర సంపయంతీతి సంపయంతి ఐంద్ర ఖలు ఖలు వై వై దేవతయా దేవతయా ప్రాణ ప్రాణ ఐంద్ర ప్రాణైతి ప్రాణ ఐంద్రోపాన అపాన ఐంద్ర అపానైత్యపాన ఐంద్ర ప్రాణ ప్రాణో అంగే అంగే ప్రాణైతి ప్రాణ అంగే అంగేని అంగే అంగైత్యంగే అంగే విదేజద్ ఏజ్జది ఇత్యాహ ఆహ ప్రాణాపానౌ ప్రాణాపానావేవ ప్రాణాపానాది ప్రాణ అపానౌ ఏ పశుషు పశుషు దాది దాదివేవ ఏ పృష్ట పృష్టర్భూరి భూరి ఏ సగుంసం సగుంసమేతు సగుంసమితి సంసం ఏత్రి ఇత్యాహ ఆహత్వాష్ట్రాహ త్వాష్ట్రాహి హి దేవతయా దేవతయా పశవ పశవో విషరూపాః విషరూపాయత్ విషరూపాదిషరూపాః యత్సలక్ష్మాణః సలక్ష్మాణో భవత సలక్ష్మాణ ఇది సా లక్ష్మాణః భవతేతి ఇత్యాహ ఆహ విషరూపాః విషరూపాహి విషరూపాది విషరూపాః హ్యేతే ఏతే సంతః సంతః సలక్ష్మాణః సలక్ష్మాణ ఏతే సలక్ష్మాణ ఇది సా లక్ష్మాణః ఏతరి భవంది భవంది దేవత్రాయంతం దేవత్రేతి దేవాత్ర యంతమవసే అవసే సఖాయ సఖాయోను అనుత్వా మాత మాతా పితర పితరో మదంతు మదంతిది ఇత్యాహ ఆహానుమతం అనుమతమేవ అనుమతమిత్యనుమతం ఏవైనం ఏనం మాత్రా మాత్రా పిత్రా పిత్రా సువర్గం సువర్గం లోకం సువర్గమితి స్వహార్గం లోకం గమయతి గమయత్యర్ధర్చే అర్ధర్చే వసా హోమం అర్ధర్చే ఇత్యర్ధర్చే వసా హోమం జుహోతి వసా హోమమిది వసా హోమం జుహోత్యసౌ అసౌ వై వారధర్చ అర్ధర్చ ఇయమ్ అర్ధర్చ ఇత్యర్ధర్చ ఇయమర్ధర్చ అర్ధర్చ ఇమే అర్ధర్చ ఇత్యర్ధర్చ ఇమే ఏవ ఇమే ఇతిమే ఏ రసేన రసేనానక్తి అనక్తి దిశ దిశో జుహోతి జుహోతి దిశ దిశ ఏవ ఏవరసేన రసేనానక్తి అనక్తిసో అసోరిభ్య అసోరిథో దిగ్భ్యవ దిగ్భ్యైతి దిగభ్యవోర్జం ఓర్జం రసం రసమవ అవరుంధే రుంధే ప్రాణాపానౌ ప్రాణాపానౌ వై ప్రాణాపానాది ప్రాణాపానౌ వా ఏకౌ ఏకౌ పశూనా పశూనాయత్పృషరాజ్యం పృషరాజ్యం వానస్పత్యా పృషరాజ్యమితి పృషద్ ఆజ్యం వానస్పత్యా ఖలు ఖలు వై వై దేవతయా దేవతయా పశవ పశవో యత్పృషరాజ్యస్ పృషరాజ్యోపహత్య పృషరాజ్యేది పృషద్ రాజ్యస్ ఉపహత్యా ఉపహత్తేమహత్య ఆహవనస్పతయే అనస్పతయేను అనుబ్రూహి బ్రూహి వనస్పతయే వనస్పతయే ప్ర ప్రేష్య ఇష్యేది ఇది ప్రాణాపానౌ ప్రాణాపానామేవ ప్రాణాపానామిది ప్రాణ అపానౌ ఏ పశుషు పశుషు దాది దాత్యన్యస్ సమవత్తం అన్యస్యాన్యస్యేత్యన్యస్య అన్యస్య సమవత్తకం సమవద్యది సమవద్దమిది సమవత్తం సమవద్యది తస్మాద్ సమవద్యదీతి సమవద్యది తస్మాన్నానారూపా పశవ నానారూపా పశవో జ్యోష్ణా జ్యోష్ణోప ఉపసించతి సించతి రస రసో వై వా ఏష పశూనా పశూనాయ్యూరసం రసమేవ ఏ పశుషు పశుషు దాది దాతీరాం ఇడాముప ఉపహ్రయతే క్రయతే పశవ పశవో వై వా ఇడా ఇడా పశూన్ పశూనేవ ఏవోప ఉపహ్రయతే క్రయతే చతుః చతుర్ప ఉపహ్రయతే క్రయతే చతుష్పాద చతుష్పాదో హి చతుష్పాదై చతుర్హో పాద హి పశవ పశవోయమ్ యమ్ కామయేత కామయేత పశు అపశు సద్ సదిది ఇత్యమేదస్కం అమేదస్కం తస్మై అమేదస్కమిత్యమేదహకం తస్మాద్యాన్మేదో రూపా మేధో రూపా వై మేధో రూపా వైమేద రూపా వై పశవ పశవో రూపేణ రూపేణ ఏవైనం ఏనం పశుభ్య పశుభ్యోని పశుభ్యేతి పశుభ్య నిర్భజతి భజద్య పశు అపశువేవతి కామయేత కామయేత పశుమాన్ పశుమాన్ సద్ పశుమాన్ పశుమాన్ సదిది ఇది మేధస్వద్ మేధస్వత్తస్మై తస్మా ఆద్యాద్ధ్యాన్మేధో రూపా మేధో రూపా వై మేధో రూపా ఇది మేధ రూపా వై పశవ పశవో రూపేణ రూపేణ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే పశుమాన్ పశుమానేవ పశుమాని పశుమాన్ ఏవతి భవతి ప్రజాపతి ప్రజాపతిర్యజ్ఞం ప్రజాపతిరి ప్రజాపతి యజ్ఞమసృజత అసృజత సహ స ఆజ్యం ఆజ్యం పురస్తాద్ పురస్తాదసృజత అసృజతశం వశం మధ్యద మధ్యద పృషదాజ్యం పృషదాజ్యం పశ్చాద్ పృషదాజ్యమిది పృషద్ రాజ్యం పశ్చాత్ తస్మాత్ తస్మాజ్యేన ఆజ్యేన ప్రజా ప్రజాయుజ్యందే ప్రజాయి ప్రజా యుజ్యందే పశునా పశునా మధ్యద మధ్యద పృషదాజ్యేన పృషదాజ్యేనూ రాజా పృషదాజ్యేనేది పృషద్ రాజ్యేన అనూయాజాస్తస్మాత్ అనూయాజాజా తస్మాదేతత్ ఏతన్మిశ్రం మిశ్రమివ పశ్చాత్సృష్టం పశ్చాత్సృష్టం హి పశ్చాత్సృష్టమిది పశ్చాద్ సృష్టం ఏకాదశ ఏకాదశానూయాజాన్ అనూయాజాన్ యజతి అనూయాజానిత్యనూయాజాన్ యజతి దశ దశ వై వై పశో పశో ప్రాణా ప్రాణా ఆత్మా ప్రాణాది ప్రాణా ఆత్మైకాదశ ఏకాదశో యావాన్ యావానేవ ఏ పశు అశస్తం అమను అనుయజతి యజతి ఘంది ఘంది వై వా ఏతద్వశం వశం యత్సంపయంతి సంపయంతి ప్రాణాపానౌ సంపయంతేతి సంపయంతి ప్రాణాపానౌ ఖలు ప్రాణాపానామిది ప్రాణాపానౌ ఖలు వై వా ఏతౌ పశూనా పశూనాపృషదాజ్యం పశురాజ్యం యత్ పశురాజ్యమిది పశురాజ్యం యత్పృషదాజ్యేన పృషదాజ్యేన అనూజాచాన్ పృషదాజ్యేనేది పృషదాజ్యేన అనూజాచాన్ యజతి అనూజాచానిత్యనూజాచాన్ యజతి ప్రాణాపానౌ ప్రాణాపానామేవ ప్రాణాపానామిది ప్రాణాపానౌ ఏవ పశుషు పశుషు దధాతి దధాతీతి దధాతి. షష్ఠకాండే తృతీయ ప్రశ్న సమాప్తః.